59 ఈసశక్త్యః సంభా ఈసశక్తి సర్వజ్ఞత్వాదిస్వరూపసామర్థ్యం యస్యాః సా తథా దేవాత్మశక్తిం ఇతి శ్రుతేః ఓం ఈసశక్తయే నమః. ఏలాం వి ఈశ్వరుని శక్తిగాన పరాశక్తి ఈసశక్తి ఎనబడును. సర్వజ్ఞతాత్ నిత్యతృ సర్వజ్ఞత నిత్యతృప్తి అనాదిబోధ స్వతంత్రత నిత్యమలుప్తత అనంతత ఎనడి షడ్విధ శక్తులు స్వరూపముగా గలదిగాన మహాత్రిపుర సుందరి ఈశశక్త్యను నామముచే స్తోతవ్యయగుచున్నది. దేవాత్మశక్తిం స్వగుణైర్ని గూఢం అను శ్వేతాశ్వతరోపనిషద్వచనము నలన స్వగుణములచే నిగూఢమయ్యున్న పరమేశ్వర శక్తియే పరాశక్తి ఎని తెలియచున్నది.